పృథివీయమితమాసీత్ గంగాయత్ర్యాహత్ తస్య పర్ణమక్షిద్యత తత్పర్ణాభవత్ తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణ యత్పర్ణశాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణైవైనానపాకరోతి గాయత్రో వై పర్ణ గాయత్రా పశవ తస్మాత్రేణి పర్ణస్య పదాశాని త్రిపదా గాయత్రీ యత్పర్ణశాఖయాగా ప్రార్పయతి స్వదేవైనా దేవతయా ప్రార్పయతి యం కామయేతా పశుస్యాదితి అపర్ణాం తస్మై శుష్కా గ్రామాహరేత్ అపశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాదితి బహుపర్ణాం తస్మై బహుశాఖామాహరేత్ పశుమంతమేవైనం కరోతి యత్ప్రాచీమాహరేత్ దేవలోకమభినయేత్ యజుదేతేం మనుష్యలోకం ప్రాచీముదేతేమాహరతి ఉభయోరభిజిత్యై విషేత్వేత్యాహ విషమేవాజ్యమానే దాతి వాయవస్థేత్యాహ వాయుర్వాంతరిక్షస్యాధ్యక్షాః అంతరిక్షదేవత్యాః ఖలు వై పశవః వాయవగేవైనాన్ పరిదాది ప్రవాయేనానేతదా కరోతి యదాహ వాయవస్థేత్తి వాయవస్థేత్యాహ యజమానాయై పశూనుపహ్వయతే దేవోవత్సరితా ప్రార్థయత్యుక్త్యాహోకే శ్రేష్ఠతమాయ కర్మణ ఇత్యాహ యజ్ఞాహి శ్రేష్ఠతమం కర్మ తస్మాదేవమాహ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమిత్యాహ వర్చేభ్యశ్చ బాహేతా పురా మనుష్యేభ్యశ్చాప్యాయంత దేవేభ్యైనాయింద్రాయాప్యాయతి ఊర్జస్వదే పయస్వదేరిత్యాహ ఊర్జగంహిపయః సంభరంతి ప్రజావతీరణమేవా యక్ష్మా ఇత్యాహ ప్రజాద్యై మావస్తేనయేషమాఘజగం సగిత్యాహ గుప్త్యై రుద్రస్య పరిభావనక్మిత్యాహ రుద్రాదేవేనాస్త్రాయతే ధ్రువాస్మిన్ గోపతో స్యాద్ బహ్వేరిత్యాహ ధ్రువాయేవాస్మిన్ బహ్వే కరోతి యజమానస్య పశూన్ బాహేత్యాహ పశూనాం గోపీతాయ తస్మాత్ సాయం పశవ ఉపసమావర్తంతే అనధస్వాదయతి గర్భానాం ధృత్యా ప్రపాదాయ తస్మాద్ గర్భానామ ప్రపాదుకాః ఉపరేవ నిదధాతి ఉపరేవ సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై దేవస్య త్వాదవిదః ప్రథమయుక్తశ్వపరుషాదత్తే ప్రసూచ్యై అశ్వినా బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్మాహస్తాభ్యామిత్యాహ యజ్ఞే యో వావోర్ధే పర్వశో వేద నైనాస్వహినస్తి ప్రజాపతిర్వావోర్ధే పర్వశో వేద సయేనానహినస్తి అశ్వపశ్వాబలిరచ్చైతి రాజాపత్యో వాశ్వస్థయో నిత్వాయ ఓషధీనామహింసాయై యజ్ఞస్య ఘోషదశేత్యాహ యజమానగేవలయం దధాతి ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టారాధనిత్యాహ రక్షసామపహత్యై ప్రేయమగాధిషణాబలిగలక్షేత్యాహ విద్యావేధిషణా విద్యైవేన దచ్చైతి మనునా కృతా స్వసయా విదక్షేత్యాహ మానవే పరుషస్వథా కృతా తావహంతి కవయ పురస్తాదిత్యాహ శుశ్రువాగం సో వై కవయ యజ్ఞ పురస్తాద్ ముఖత ఏవ యజ్ఞమారభతే అసోయతేతశ్చాహరతి తద్వాచ్యాయేవ దిశో భవతి దేవేభ్యోజిష్టమిహ బరిహిరాసన ఇత్యాహ బరిహిష సమర్థ్యై కర్మణానపరాధాయ దేవానాం పరిశోతమసీత్యాహ యద్వాగిదం కించ తద్దేవానాం పరిశోతం అసో యథావశ్యతే ప్రతి ప్రోచ్యాహేతం కరిష్యామీతి ఏమేవ తదధ్వర్యేభ్య ప్రతి ప్రోచ్య పరిహృతాది ఆత్మనోహింసాయై యావదస్తంబాన్ పరిదిశేత్తేజాముచ్చిద్దుష్యాత్ అరిదద్యజ్ఞస్య రేచయేత్ ఏకగ్రస్తంబం పరిదిశేత్ సగం సర్వం దాయాత్ యజ్ఞానతిరేకాయ వర్షవర్ధమధేత్యాహ వర్షవర్ధావోషయ దేవపరిహరిత్యాహ దేవేభ్యేవేనత్కరోతి నాత్వాన్మన్మానుర్యగిత్యాహాయుంసాయే పర్వదేనాధ్యాసమిత్యాహధ్యే ఆచ్ఛేత్తాదేమాయుషమిత్యాహ నాస్యాత్మనోమీయతే యేవం వేద దేవపరిశతవర్షం విలోహేత్యాహ ప్రజావేపరిః ప్రజానాహం ప్రజననాయ సహస్రవర్షావిప్రయగం హేమేత్యాహ ఆశమే వేతామాశాస్తే పృథివ్యాః సంప్రజ పాహేత్యాహ ప్రతిష్ఠిత్తే అయుంగాయుంగాన్ముష్ణేన్ననోతి విషణత్వాయ ప్రజాత్యే సుసంభృతాత్వాసంభరామేత్యాహ బ్రహ్మణేవేనత్సంభరతి అదిత్యేరాస్నాదేత్యాహ ఇయం వా అతిథిః అస్యాేనద్రాస్నానాం కరోతి ఇంద్రాన్నే సన్నహన విద్యాః ఇంద్రాణీ వాగ్రే దేవతానాగం సమనశ్యత సాధ్నాద్ధ్యే సన్నశ్యతే ప్రజావే బలిః ప్రజానామపరావాపాయ తస్మాత్ స్నావసంతత ప్రజాజాయంతే ఊషాతే గ్రంథిం గ్రంథాత్విత్యాహ పుష్టిమే వైదమానే దధాతే తదేవాస్థాదిత్యాహాయుంసాయే పశ్చాత్ప్రాంశముపగూహతే పశ్చాద్వై ప్రాచీనగుమ్రేతోధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగుమ్రేతో దధాతి ఇంద్రశ్చత్వా బాహుభ్యాముప్యక్షయిత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహస్పతేర్మూర్ధ్నాహరామేత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిః బ్రహ్మణే వైనద్ధరతి ఉర్వందరక్షమన్విహేత్యాగత్యై దేవంగమసేత్యాహ దేవానేవైనద్గమయతి అనధస్థాదయతి గర్భాణాం ధృత్యా ప్రపాదాయ తస్మాద్గర్భాః ప్రజానామ ప్రపాదుకాః ఉపరే మణిదధాతి ఉపరే వైసువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యే పూర్వేర్ధ్యరధ్మా పరిహకరోతి యజ్ఞమేవారభ్య గృహేత్వోపవసతి ప్రజాపతిర్యజ్ఞమసృజత తస్యోకే అస్త్రగుంధేతాం యజ్ఞోవే ప్రజాపతిః యత్సాన్నాయోగే భవతః యజ్ఞస్వేవదుఃఖే ఉపదధాత్యప్రస్రగుంసాయ శుంధ్వందేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయ ఇత్యాహ దేవయజ్ఞాయ ఏవైనాని శుంధతి మాదరిష్మనో కర్మోదీత్యాహ అంతరిక్షం వై మాదరిష్మనో కర్మ తేషాం లోకానాం విధృత్యై ద్యౌరసి పృథివ్యసేత్యాహ దివశ్చక్రేలా పృథివ్యా సంభృతా యసుఖా తస్మాదేవమాహ విశ్వధాయాసి పరమేణ ధామ్నేత్యాహ వృష్టిర్వై విశ్వధాయాః వృష్టిమేవావరుంధే ద్రిగుమః సమాత్పాదిత్యాహృత్యై వసూనాం పవిత్రమసేత్యాహ ప్రాణావై వసవః తేషాం వా ఏతద్భాగధేయం యత్పవిత్రం ఏభ్యయేవైనత్కరోతి శతధారకం సహస్రధారమిత్యాహ ప్రాణేష్వేవాయుర్దధాతి సర్వత్వాయ త్రివత్పరాశ సాక్షాయాంతర్భమయం భవతి త్రివద్వై ప్రాణః త్రివదమేవ ప్రాణం మధ్యతో యజమానే దధాతి సౌమ్యః పర్ణస్య యోనిత్వాయ సాక్షాత్ పవిత్రం దర్భాః ప్రాక్సాయమధిదధాతి ప్రప్రాణాపానయో రూపం తరియక్ ప్రాతః తద్దర్శస్య రూపం దార్శగ్ఞేతనః అన్నం వై చంద్రమాహ అన్నం ప్రాణాః ఉభయమేవోపై త్యజామిత్వాయ తస్మాదేకం సర్వతః పవతే హుతస్తోకో హుతోర్ధ్వక్ష ఇత్యాహ ప్రతిష్ఠిత్యే అవిషవస్కందాయ నహి హృదగ్ని స్వాహా కృతజ్ఞ స్కందతే దివినాకో నామాగ్నిః తస్య విప్రుషో భాగధేయం అగ్రయే వృహతేనాకాయేత్యాహ నాగమేవాగ్నిం భాగధేయేన సమర్థయతి స్వాహాద్యావా పృథివేభ్యామిత్యాహ యావా పృథివ్యోరేవేన ప్రతిష్టాపయతి పవిత్రవత్యానయతి అపాంచైవోషధీనాం చ రసగుం సగుం సృజతి అథో ఓషధే స్వేవ పశూన్ ప్రతిష్టాపయతి అన్వారభ్యవాజం యచ్చతి యజ్ఞస్య ధృత్యై ధారయన్నాస్తే ధారయంతయంతి కామసుక్షయుత్యాహాదీయస్యే ఇమానేవ లోకాయమానో దుహే అమ్మోమితి నామ గృహ్ణాది భద్రమేవాసాన్ కర్మ ఆవిష్కరోతి సా విశ్వాయుస్తా విశ్వవ్యధా సా విశ్వకర్మేత్యాహ ఇయం వే విశ్వాయుః అంతరిక్షం విశ్వవ్యధాః అసో విశ్వకర్మ ఇమానేవేతాభిర్లోకాయథా పూర్వం దుహే అసో యథా ప్రధాత్రే పుణ్యమాశాస్తే ఏమేనాపస్తౌతి తస్మాత్రాదారిత్యన్నేయమందమానా ఉపస్తమంత పశోన్ దుహంతి వపసుధేంద్రాయ దేవేభ్యో హవిర్దివాచం విసృజతే యథా దేవతమేవ ప్రసూతి దైవ్యస్య చ మార్ఘస్య చ వ్యావృత్తే త్రిధాః పృషత్యాహిదేవాః అవాజయ్యమోనన్వారభ్యోత్తరాః అపరిమితమేవావరుంధే నదారు పాత్రేణ దుఃఖ్యాత్ అగ్నివగ్వేదారు పాత్రం యద్దారు పాత్రేణ దుఃఖ్యాత్.